పరమేశ్వరుని ప్రియ కుమారుడు దివమును వీడి భూమికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు మనుజుల ఆత్మలకు ఆహారముగా ఇచ్చిన భోజ్యం ఈ ప్రసాదం మనుజుల ఆత్మలకు ఆహారముగా ఇచ్చిన భోజ్యం ఈ ప్రసాదం దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు మగుమనకందరకు మానిసి అయిన క్రీస్తువు తన దైవత్వమును ప్రసాదించును దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు నాథుని ఔన్నత్యమును ఆయన తేజము మహిమయు వారసత్వమును మనకు లభించును దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు సత్ప్రసాదము యేసుదేవుని రాచరికమున గురుత్వమున ప్రవక్త గుణమున అన్నిట మనకు భాగమునిచ్చును దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు మనుజుల ఆత్మలకు ఆహారముగా ఇచ్చిన భోజ్యం ఈ ప్రసాదం మనుజుల ఆత్మలకు ఆహారముగా ఇచ్చిన భోజ్యం ఈ ప్రసాదం దివమును వీడి భువికి తెంచిన పరమేశ్వరుని ప్రియ కుమారుడు.